ప్రజననం జ్యోతిరగ్నిర్దేవతానాం జ్యోతిర్విరాచ్ఛందసాం జ్యోతిర్విరాడ్వాచోగ్నౌ సంతిష్ఠతే విరాజమభి సంపద్యతే తస్మాత్ తజ్జ్యోతిరుచ్యతే ద్వౌ స్తౌ ప్రాణశ్రవణం వహతో యథా ప్రాణశ్చాపానశ్చ ద్వౌ మాధ్యంతి నదుం శవనం యథా చక్షుశ్చ శ్రోత్రం చ ద్వౌ తృతీయ శవనం యథా వాక్చ ప్రతిష్టా గురుడ సంవితో వాదేశ యజ్ఞోస్థో జం కామం కామయతే తమేనాభ్యశ్నుతే సర్వగృహ్యస్థోరిణాభ్యశ్నుతేష్టో మే నవే ప్రజాపతి ప్రజా అసృజ తదా అగ్నిష్టో మే నైవ పరిజగృహ్ణాత్తాసాం పరిగృహీతానామశ్వతరోత్య ప్రవతస్యానుహాజలేత ఆదత్త తద్గర్భేణ్యమాత్తస్మాద్గర్భోద్విలేత అథో ఆహుర్వటబాజాన్యమార్డితి తస్మాద్వటబాద్విలేత అథో ఆహురోషే శూన్యమాండితి తస్మాదోషయోనభ్యక్తాలేభంతసో ఆహు ప్రజా శూన్యమాండితి తస్మాజమోజాయతే తస్మాదశ్వతలో న ప్రజాగత ఆత్మరే రాహి తస్మాద్వరేషణమగత్త సర్వేదసేవా సహస్రేవాగత్తోదిత్య ప్రవతయేవం విద్వానగ్నిష్టో మే నయతే ప్రజా ప్రజాదనయతి పరి ప్రజా గృహాది తస్మాదాహజ్యేష్ట ప్రజాపతిర్వాజేష్ట్రేగజత్రజాపతిమయత్రజాజేసముఖతస్వృతమిదమిమేతమగ్నిర్దేవతాన్వసజ్జగాయత్రీ సందోరథం పరగం సామబ్రాహ్మణో మనుష్యాణమజపశూనాస్మాత్తే ముఖ్యాముఖతో సృజ్యంతోరసో బాహుభ్యాంపంచదశమిమేతమింద్రో దేవతాన్వసజ్జతృష్ణుందో బృహత్సామరాజన్యో మనుష్యాణమస్మాత్తేర్యావంతోర్యాజ్జంతమజ్జత సప్తదశం నిరమిమేతం విశ్వే దేవా దేవత అన్వసృజ్యంత జగతి ఛందో వై లోపంసామవైశ్యో మనుష్యాణాంగశూనాస్మాత్త ఆద్యా అన్నధానాజ్జసృజ్యంత తస్మాద్భూయాగం సోమ్యేభ్యో భూయ్ఠాహి దేవత అన్వసృజ్యంత పత్తలేకపిపుంసన్ నిరమిమేతమనుష్ందోన్వసృజ్యత వై రాజపుంసామశూద్రో మనుష్యాణమశ్వశూనాం తస్మాత్త భూత సంక్రామిణామశ్వశ్చూద్రశ్చూద్రో యజ్ఞేన ప్రదత్తో నహి దేవత అన్వసృజ్యత తస్మాత్పాదాపజీవత పర్తోహ్యసృజ్యేతాం ప్రాణావై ధ్వమాసాః పంచదశ ప్రజాపతిః సప్తదశ ప్రజ ఇమే లోకా అసావాదిత్యే పింసేతస్మిన్ వాజేతే శ్రితేతస్మిన్ ప్రతిష్టితాయే మంగే దైతస్మిన్నేవ స్వజత ఏతస్మిన్ ప్రతిష్టతి స్వాతశ్రవణే వైకాగత్రేణ ఛందసా త్రివృతే స్తోమాజ్యోతిర్దశతేతి త్రివృతా బ్రహ్మవర్చసేన పంచదశాజ్యోతిర్దశతేతి పంచదశేనౌజసా వీర్యేణ సప్తదశాజ్యోతిర్దశతేతి సప్తదశేన ప్రాజాపత్యేన ప్రజననేనైకపిపుంసాజ్యోతిర్దశతేతి స్తోమయేవ తత్ స్తోమాజ్యోర్దేత్యథో స్తోమ ఏ స్తోమమధి ప్రణగతిదావంతో వై స్తోమాస్తావన్వస్తావస్తావంతో లోకాస్తావంతి జ్యోతిగృష్యేతావతేవ స్తోమానేతావతస్కామానేతావతో లోకానేతావంతి జ్యోతిగృష్యపరుంధే బ్రహ్మవాజినా పదంది సత్వైయచేతయోగ్నిష్టోమేన యజమానోథ సర్వస్తోమేన యజేతేజస్య త్రివృతమంతర్యంతి ప్రాణాగస్తస్యాంతర్యంతి ప్రాణే సుమేత్యసదితి ఖలు వై యజ్ఞేన యజమానో యజతేజస్య పంచదశమంతర్యంతి వీర్యంతస్యాంతర్యంతి వీర్యేనేత్యసదితి ఖలు వై యజ్ఞేన యజమానో యజతేజస్య సప్తదశమంతర్యంతి ప్రజాంతస్యాంతర్యం ప్రజాజామ్యేత్యసతి ఖలు వై యజ్ఞేన యజమానో యజతేజస్తైకపిపుంసమంతరయంతి ప్రతిష్టాంతస్యాంతరయంతి ప్రతిష్టాజామ్యేత్యసతి ఖలు వై యజ్ఞేన యజమానో యజతేజస్య తృణవమంతరయంతి దుర్గస్య నశ్చ నక్షత్రియాం చ విరాజమంతరయంతి సుమేత్యసన్నక్షత్రియాం చ విరాజేతి ఖలు వై యజ్ఞేన యజమానో యజతేజస్య త్రయస్త్రిపుంసమంతరయంతి దేవతాస్తస్యాంతర్యంతి దేవతాసుమేభ్యసతి ఖలు వై యజ్ఞేన యజమానో జయతే యో వై స్తోమానామమం పరమతాన్ గచ్చంతం వేద పరమతామేవ గచ్చతి త్రివృత్వై స్తోమానామమస్త్రివృత్పరమో యేవం వేద పరమతామేవ గచ్చతి అంగిరసో వై సత్రమాసతే సువర్గం లోకమాలంతేహాగం హవిష్మాగిష్టహవిష్కృత్యాహీయే పాంతావకామయే పాగం సువర్గం లోకమియావేతం విదాత్రమపశ్యతాంతమాహరతాంతేనాయచేతాంతతో వైతౌ సువర్గం లోకమైతాంగిరేవం విద్వాన్ విరాత్రేణ గజతే సువర్గమేవ లోకమే పితావేతాం పూర్వేణాగచ్చతాముత్తరేణాభిప్లవః పూర్వమహద్భవతి గతిరుత్తరం జ్యోతిష్టోమోగ్నిష్టోమః పూర్వమహద్భవతి తేజస్తేనావరుంధే సర్వస్తోమోదిరాత్రముత్తరగం సర్వస్యాప్యై సర్వస్యావరుద్ధ్యే గాయత్రం పూర్వేహన్ సామభవతి తేజో వై గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం తేజ దేవ బ్రహ్మవర్చసమాత్మన్ ధత్తే త్వయి స్తుభముత్తరవోజో వై వీర్యం దృష్టు గోజదేవ వీర్యమాత్మన్ ధత్తే రసంతరం పూర్వేహన్ సామభవతీజం వైరసంతరమస్యామేవ ప్రతిష్టతి బృహదుత్తరేసో వై బృహదముష్యామేవ ప్రతిష్టతి తదాపతి చానుష్ుప్ చేతి వైఖానసం పూర్వేహం సమభవతిరేణ జగత్యైనైతి షోడశ్యుత్తరేతేనానుష్టుభోసాహృయత్సమానేర్ధమాసేశ్చాతమన్యభరస్యాన్నవీర్యవనపద్యేతేత్యమావాస్యాజాం పూర్వమహర్భవత్యుత్తరస్మిన్నుత్తరం నానైవార్ధమాసయోర్ధవతో నానావీర్యే భవతో హవిష్మం నిధనం పూర్వమహర్భవతి హవిష్ణన్నిధనముత్తరం ప్రతిష్ఠిత్యై ఆగోవాయుదమగ్రే సమిమాసేత్తస్మిన్ ప్రజాపతిర్వాయుర్భూత్వా చ రక్షయి మామపశ్యత్తాం వరాహో భూత్వా హరత్తాం విశ్వకర్మా భూత్వా యమాత్సా ప్రథతసా పృథివ్యభవత్ పృథివ్యై పృథివిత్వం తస్యామశ్రామ్యత్ ప్రజాపతిః స దేవానసృజ తమసోహం రుద్రాణాదిత్యాంతే దేవాః ప్రజాపతిమబ్రువన్ ప్రజాయామహావిదుసోహో బ్రవేంద్రశాహై యుష్మాయస్త తపసా సృక్ష్యేవం తపసి ప్రజనమమిచ్చద్భమిగ్నిమాజతమం ప్రారచ్చదే రాజతనేన శ్రామ్యతే విదేనాజతనేనాశ్రామ్యంతే సంవత్సరే కాంగామసృజంతరాం వసుభ్యో రుద్రేభ్య ఆదిత్యేభ్య ప్రారక్షన్మేకాగం రక్షద్భమితి తాం వసవో రుద్రా ఆదిత్యా అరక్షంతసా వసుభ్యో రుద్రేభ్య ఆదిత్యేభ్య ప్రాజాగతత్రీణి చ శతాని త్రయత్రిగం శతం చాథైవ సహస్రతమ్యభవత్తే దేవా ప్రజాపతిమ్యుగాన్ సహస్రేణ నో జాజయేతి సోహోగ్నిష్టో మే నవసో నజాజయత్తజిమం గాగమజయం దచ్చాదస్స ముఖ్యేన రుద్రాణ జాజయత్తేంతరిక్షముజయం దచ్చాదస్సోతిరాత్రేణాదిత్యా నజాజయత్తేమం గాగమజయం దచ్చాదస్తంతరిక్షం జవైరిస్మాద్రుద్రాఘాతుకాయ స్మాదాహుశ్రీశిలం వై మధ్యమహస్త్రిడాభ్యేత్రైం మధ్యమస్యాజ్యం భవతి సంజానాని సోక్తాని సగం సది షోడశి నగం సగం సత్యం హోధృత్యా అశిశిలం భావాయ తస్మాత్రస్యాగ్నిష్టోమదేవ ప్రథమమహస్యాదోక్ష్యోసాదిరాత్మజేషాం లోకానాం విధృత్యై త్రీణి త్రీణి సదాన్యనోషేణాహమవ్యవచ్ఛిన్నాని ేషాన్ లోకానామనుసంతత్వే దశ తన్న విచ్ఛిన్యాద్విరాజన్నేద్రిచ్ఛిన్నదానేత్యసయాసేత్తస్యామింద్రశ్చ విష్ణుశ్చ విజాగచ్చేతాగుంసయింద్రో మన్యతానిజాబాదితం విష్ణుసహస్రం వర్క్షతయితి తస్యామగల్పేతాన్ విభాగయింద్రస్తృతిజయవిష్ణుస్తద్వాజేషాంభ్యనోమగుభాజ్ఞసురితాం వాజేతామచ్చాభాగదేవశకం సత్యసయాహస్య హోత్రేజేహోతారం వా అభ్యతిరిచ్యతే జగదిరిచ్యతే హోతానా తస్యాపతి కాథాహురం నేత్రేజేతిరిక్త ృద్యాసాపసంచేసాహుర్బ్రహ్మణేధాగం బ్రహ్మణే తృదేదమగ్నేధ ఐంద్రో వైర్బ్రహ్మా వైష్ణవో నేవ్యసైవ తావకల్పే తామిత్యథాహృజాకల్యానే బహురూపాసాదేయేత్యథాహృజాద్విరూపో భయతదేనీసాదేయేతి సహస్రస్య పరిభేత్యైతద్వారేతత్సహస్రస్యాయనను సహస్రగ్స్తోత్రీరా సహస్రం దక్షిణా సహస్ర సంవితస్సు వర్గో లోకస్సు వర్గస్య లోకస్యాభిజిత్యై సోమో వై సహస్రమవిందత్తమింద్రాన్వవిందత్తౌ యమోన్యాగచ్చత్తామబ్రవీదస్తునేరావీత్యస్తుహి ఇత్యమృతాగుంసజమజేకస్యాం పర్యవశ్చ దిజం వా అస్య సహస్రస్య వీర్యం విభర్తే దితాభ్రవే దిజం మమాతద్యుమజోనితాభ్రూతాగుం సర్వే వాదేతేత్యాం వీర్యం పరిపశ్యామోగుం సమాహరామహాని విపశ్యామగుం సమాహరం దామప్సు ప్రావేశజన్ సోమాజో దేహేతి సారోహిణీ పింగళైకహాజనే రూపం కృత్వా త్రయస్త్రిగుం సదాచత్రిభ్య సతే సహోదయేత్తస్మాద్రోహిణ్యాపింగళజైకహాయన్యా సోమంగ్రేణేదేవం విద్వాన్ ద్రోహిణ్యాపింగళజైకహాయన్యా సోమంగ్రేణాదిత్రయస్త్రిగం సతాచైవాచత్రిభ్య సతై సోమక్రీతోమప్సు ప్రావేశజన్నింద్రాజోదేహేతి సారోహిణీ లక్ష్మణాపష్టౌ హీవాత్రఘ్నే రూపం కృత్వా త్రయస్త్రిగం సతాచత్రిభ్య సతై సహోదయేత్తస్మాద్రోహిణేం లక్ష్మణాం విద్వాన్ రోహిణేం లక్ష్మణాం పష్టౌ హీం వాత్రఘ్నేం దదాత్రయస్త్రింశ్చైవాస్యత్రీణి శతాని సా దత్తా భవతి రామంసు ప్రావేశయన్ యమాజోజే దిశా జరతే మూర్ఖా తద్ఘ్యా రూపం కృత్వా త్రయస్త్రింశ శతైః సహోదయేత్తస్మాజ్జరతేం మూర్ఖా ఖ్యామనస్తరణేం కుర్వేదం విద్వాన్ జరతే ఖ్యామనస్తరణేం కృతే ప్రయస్త్రిగం సచ్చైవాస్యత్రీణి శతాని సాముష్మిల్లోకే భవతి సహస్రమణీ తస్మాద్వరోదేదస్సాహి వరస్ సహస్రమస్య సా దత్తా భవతి తస్మాద్వరోన ప్రతిగృహ్యస్సాహి వరస్ సహస్రమస్య ప్రతిగృహీతం భవతి ఇదం వరజితి బ్రూజాత సాన్యాం ఇయం మమేతి తసాస్య తత్సహస్రమ ప్రతిగృహీతం భవత్యపజత తదాహురణ్యకదేనీ స్యాత్ సహస్రం వరస్తాదేతీ వరః కళ్యాణీ రూపసమృద్ధ సాహి వరస్ సమృద్ధైతాముత్తరేణాభ్యం వర్యాణీయాహవనీయస్యాందే ద్రోణకల సమవఘ్రాపజయదాదిభ్రకలసం మహ్యురుధారాపజస్వత్యాత్వాది సంసిందవ సముద్రమివ సింధవస్తామావహస్వ ఆభజ ప్రజయా పశుభిస్ సహ పునర్మావిశతాద్రయతి జైవైనం పశుభీరైద్యా సమద్భయతి ప్రజాన్ పశుమాన్ ప్రతిమాన్ భవతి దేవం వేదతయా సహాద్వేభ్యం పరేత్య పురస్తాన్ తిష్టంత్యాంజుభుజా దుభాదివ్య స్వర్ణపరాజయే ఫేనపరాజగ్యగపరశ్చ నైనో ఇంద్రశ్చ విష్ణో జపస్మధేషాన్ త్రేధా సహస్రం వితదైరజేషామితి త్రేషాది భక్తం వైత్రిరాత్రే సహస్రగం సాహస్రే మే వైనాహంకరోతి సహస్రస్యైవైనాం మాత్రాహంకరోతి రూపాణి జహోతి రూపైరేవైనాగం సమర్థయతి తస్యాపుకోత్థాయ కర్మమాజ వేది డేరంతేతి తే సరస్వతి ప్రిజేత్రేయసి మహి విశ్రుత్యేతాని తే అగ్నిరేనామాని సుకృతం మా దేవే శుభ్రూదాది దేవేభ్య దేవై నమావేతయత్యన్వే నందేవాబుధ్యంతే సరస్వత్యా వై యజమానస్సు వర్గం భవగమే దుసైనగం సువర్గం భవగం గమయతి రామా సువర్గం భవగం గమయత్యాహ సువర్గమే వైనం భవగం గమయతి సామా జ్యోతిష్మంతం లోకం గమయత్యాహ జ్యోతిష్మంతమే వైనం లోకం గమయతి సామా సర్వాన్ పుణ్యాహం లోకాన్ గమయత్యాహ సర్వానే వైనం పుణ్యాహం లోకాన్ గమయతి సామా ప్రతిష్టాంగమయ ప్రజలా పశుభిస్తరమతర్మాజతాయి ప్రజైవైనం పశుభేరయ్యాం ప్రతిష్టాపయతి ప్రజాన్ పశునాన్ భయమాన్ భవతి దేవం వేదకామగ్నిధేవాం బ్రహ్మణే వాహోత్రే గోద్గాత్రే వాజమే వాద్యా సహస్రమస్ సా దత్తా భవతి సహస్రమస్ ప్రతిగృహేదం భవదయస్తామ విద్వాన్ ప్రతిగృహాదితాం ప్రతిగృహేదాదేకాశిన సహస్రమేకాన్ భూతాం ప్రతిగృహామిన సహస్రమేకామా భూతాపి సమాసహస్రమిత్యేకామేపయిమాహాం భూతాం ప్రతిగృహాదిన సహస్రైంద్రదేవం వేదస్త్యోనాసి సుషదా సుషేవాస్త్యోనామాదిశ సుషదామాదిశ సుషేవామాదిశత్యాహస్యోనైవైనకం సుషదా సుషేవా భూతాదిశతినైనకం హినస్తి బ్రహ్మపాదిమా వదంది సహస్రగం సహస్రగమ్యం వేది సహస్రతమేకం సహస్రాచేమత్సహస్రగం సహస్రతమ్యం పిజా తత్సహస్రమ్రజ్ఞాత్రం సువర్గం లోకన్న ప్రజానీయా ప్రదీచేముత్సతి కాగం సహస్రమను పరిజావర్తతే సా ప్రజానదీ సువర్గం లోకమే జగజమానమభ్యుత్సృజతి క్షిప్రే సహస్రం ప్రజాయత ఉత్తమానీయలే ప్రథమాదేవాన్ గచ్చతి అప్రిరజాదౌర్వాజ ప్రజాం పుత్రకర్మాయర్మిషానామన్యర్భేర్యశిలోజాతయామాసజేతంచోరాక్రమపశ్చత్తమాహరత్తేనాయతతో వైతస్క చత్వారో వీరా ఆజాయం భగవోదాసోద్గాదాస్వభరజుస్సభే లోజేకం విద్వాగిష్టచూరాత్రేణతాశ్చత్వారో వీరాజాయం దేశోదాసోద్గాదాస్వభరజుస్సభే ్రహ్మవర్చసందర్జభుజంతస్తోమాశ్రేస్వాత్రిగ్యశ్రద్భాగవ్యజమానం చరి వీర్యాణినోపానమంతేత ఇంద్రియం బ్రహ్మవర్చసమన్నాజ్జుంసేతాగ్యశ్చతురశ్చతుష్టోమాన్ సోమానవశ్చత్తానాహరత్రైరగజతేజ దేవప్రథమేనావారుంధేంద్రియంతిజన బ్రహ్మవర్చసం ప్రతీలేమానాద్యంతదుర్థేన విద్వాగశ్చతురశ్చతుష్టోమాన్ సోమానాహరతైర్యదేతేజదేవ ప్రథమేనావరుంధేంద్రియం ద్వితీయేన బ్రహ్మవర్చసం తృతీయేనాన్నాద్యంతదుర్థ్యమేవాద్రిగద్యమాధ్మాత్తామేవ యజమానరుధ్మాది జమదగ్నిష్టిగామశ్చూరాత్రేణాజతసేతాన్ పోషాగం అపుష్యప్తస్మాహాత్పరిశోజామదగ్నిరౌనసంజానాదేవానేవ పోషాన్ పుష్యతి జయవం విద్వాగశ్చూరాత్రేణ జగతే పురోడాశిన్యపుపహతో భవంతి పశవో వై పురోడాసః పశో నేవావరుంధేన్నం వై పురోడాసోన్నమేవావరుంధేన్నాదః పశుమాన్ భవతి జయవం విద్వాగశ్చూ రాత్రేణ జగతే సంవత్సరో వాయిదమేక ఆసీత్ సోగామయ తత్వం సృజేతి స ఏకం పంచరాత్రమపశ్యప్తమాహరత్తేనాయతతో వై సూన సృజతం విద్వాన్ పంచరాత్రేణ గిరతే ప్రైవజాయతేతరితవ సృష్టానజావర్తం తతజేతం పంచరాత్రమపశ్యంతమాహరంద్రేణాయజం తతతో వై దేవ్యావర్తం తయజేవం విద్వాన్ పంచరాత్రేణ గిరతే విపాత్మనా దుర్జేణావర్తతే సార్వసేనిశ్రౌసేమయమశుమాన్ శ్యామి సేదం పంచరాత్రమాహరత్తేనాజతతో వై సహస్రం పశూన్ ప్రాప్నోద్యదేవం విద్వాన్ పంచరాత్రేణ సహస్రం పశూనాప్నోదివ పరప్రావాహమివ కామయత వాజ ప్రవదితా శ్యామి సేదం పంచరాత్రమాహరత్తేనాజతతో వై స వాచ ప్రవదితా భవ్యదేవం విద్వాన్ పంచరాత్రేణ గిరతే ప్రవదివ వాచో భవత్తచోజనం వాచస్పదిరిత్యాహురణాశ్రదురాత్రోదిక్ష్రద్రాత్రో సవాదేశ సంప్రతిజ్ఞాయత్పంచరాత్రో జయమం విద్వాన్ పంచరాత్రేణ యజతే సంవృత్తే జ్ఞేన యజతే పంచరాత్మోభవతి పంచవాదివస్రం వత్సరదుష్వేమ సంవత్సరే ప్రతిష్టత్యథో పంచాక్షరా పంక్తి పాంతో యజ్ఞో యజ్ఞమేవారుంధే త్రిమిరగ్నిష్టోమోభవతి తేజదేవారుంధే పంచదశోభవతీంద్రియమేవారుంధే సప్తదశోభవత్యన్నాద్యశ్యావరుధ్యాసో ప్రైవతేన జాగతే పంచవిపుంసోగ్నిష్టోమోభవతి ప్రజాపతేరాప్తి మహాప్రతవానన్నాద్యశ్యావరుధ్రే విశ్వజిత్సర్వపృష్టోదిరాత్రోభవతి సర్వస్యాభిజిత్యై దేవస్చత్వాసవితః ప్రసవేష్మినా బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యామాదజలిమామగృహ్ణం దశనామృతస్య పూర్వ ఆయుషి విదశేషు కవ్యా కయా దేవాః సుతమామభూమృతస్య సాం సరమారపంతి అభిధాసి భువనమసి జంద్రాసి ధర్తాజసోగ్నిం వైశ్వానరం సప్రసంగత్సస్వాహాయంతారాడ్యంతాసి చమనో ధర్తాసి తరుణ పృష్టే త్వాక్షేమాయ త్వారుజ్యే త్వాకోషాయ త్వాసవిజయే త్వాంతరిక్షాయ త్వా దివే త్వాసతేసతే త్వాభ్యస్పౌషేభ్యస్వా విశ్వేభ్యస్వా భూతేభ్య విభోర్మాత్రా ప్రభో పిత్రాశ్వసి హోస్్యోసి నరోస్వాసి సత్పిరసి భాజ్యసి మృషాసి నృమణా అసి యజమ్నామాస్యాదిత్యానాంబత్వాంబిష్గ్నే స్వాహా స్వాహేంద్రాన్యభ్యాని స్వాహా ప్రజాపతిరే స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాహరమదిస్వాహాభూరసి భువే త్వా భవిజాయ త్వా భవిష్యతే త్వా విశ్వేభ్యస్వా భూతేభ్యో దేవాసాపాదేతం దేవేభ్యో స్వం మేధాయ ప్రాక్షితం గోపాయత ఆయనాయ స్వాహా ప్రాజనాయ స్వాహో ద్యావాయ స్వాహోద్రుకాయ స్వాహా శూకారాయ స్వాహా సుగృహాయ స్వాహా పలాయితాయ స్వాహా పలాయితాయ స్వాహా వల్గతే స్వాహా పరా వల్గతే స్వాహాయతే స్వాహా ప్రయతే స్వాహా సర్వస్మై స్వాహా అగ్నజే స్వాహా సోమాయ స్వాహా వాయవే స్వాహా వామోదాయ స్వాహా సమిత్రే స్వాహా సరస్వతే స్వాహేంద్రాయ స్వాహా బృహస్పతే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా సర్వస్మై స్వాహా ఋషుల్లే స్వాహాంతరిక్షాయ స్వాహా దివే స్వాహా సూర్యాయ స్వాహా చంద్రమసే స్వాహా నక్షత్రేభ్య స్వాహా ప్రాచ్యై దిశే స్వాహా దక్షిణాయై దిశే స్వాహా ప్రతీక్ష్యై దిశే స్వాహో దీక్ష్యై దిశే స్వాహోర్ధ్వాయై దిశే స్వాహా దిగ్భ్య స్వాహా వాంతరదిశాభ్య స్వాహా సమాహాభ్య స్వాహా శరభ్య స్వాహా హోరాత్రేభ్య స్వాహా ర్ధమాసేభ్య స్వాహా మాసేభ్య స్వాహర్తుభ్య స్వాహా సంవత్సరాయ స్వాహా సర్వస్మై స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా శ్రీత్రే స్వాహా సరస్వతే స్వాహా భూష్ణే స్వాహా బృహస్పతయే స్వాహా వామోదాయ స్వాహా వాయవే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా సర్వస్మై స్వాహా ఋషభిజయే స్వాహాంతరిక్షాయ స్వాహా దివే స్వాహాగ్నజయ స్వాహా సోమాయ స్వాహా సూర్యాయ స్వాహా చంద్రమసే స్వాహాన్నే స్వాహా రాత్రిగే స్వాహర్జభే స్వాహా సాధవే స్వాహా సుక్షిప్తే స్వాహా శుభే స్వాహా సుజిమ్నే స్వాహా రోగాయ స్వాహా హిమాయ స్వాహా శీతాయ స్వాహా తపాయ స్వాహా రమ్యాయ స్వాహా సువర్గాయ స్వాహా లోకాయ స్వాహా సర్వస్మై స్వాహా భో దేవానాం కర్మణా పాపసర్పస్య పక్ష్యాసి వసుభిర్దేవేభిర్దేవతయాగాగత్రేణ త్వాసంద్రసాజనజ్మి వసంతేన తర్తుమాహవిషా దీక్షయామి రుద్రేభిర్దేవేభిర్దేవతయాత్రేష్ణుభేన త్వాసంద్రసాజనజ్మి గ్రీష్మేణ త్వర్తుమాహవిషా దీక్షయామ్యాదిత్యేభిర్దేవేభిర్దేవతయాజాగతేన త్వాసంద్రసాజనజ్మి వర్షాదిస్తర్తునా హవిషా దీక్షయామి విశ్వేభిర్దేవేభిర్దేవతయానుష్ఠుభేణ త్వాసందసాజనజ్మి శరదా త్వర్తునా హవిషా దీక్షయామ్యంగిరోభిర్దేవేభిర్దేవతయా పాంతేన త్వాసందసాజనజ్మి హేమందశిశిరాభ్యాహత్వర్తునా హవిషా దీక్షయామ్యాహం దీక్షామరుహర్దస్య పత్నీ గాయత్రేణ ఛందసా బ్రహ్మణా చర్తగం సత్యేభాగం సత్యమృతేభా మహీమోషు సుత్రమాణమిహతి స్వాహేహమిధి స్వాహేహరంది స్వాహేహరమతి స్వాహ ఈంకారాయ స్వాహేంకృతాయ స్వాహ క్రందతే స్వాహ వక్రందతే స్వాహ ప్రోథతే స్వాహ ప్రప్రోథతే స్వాహ గంధాయ స్వాహ ఘాతాయ స్వాహ ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ పానాయ స్వాహ సందీయమానాయ స్వాహ సందితాయ స్వాహ విచర్జమానాయ స్వాహ విచిత్రాయ స్వాహ పరాయిష్యమానాయ స్వాహ పలాయితాయ స్వాహో పరగ్రిష్యతే స్వాహో పదతాయ స్వాహ నివేక్ష్యతే స్వాహ నివిషమానాయ స్వాహ నివిష్టాయ స్వాహ నిషక్ష్యతే స్వాహ నిషీదతే స్వాహ నిషన్నాయ స్వాహ శిష్యతే స్వాహ సేనాయ స్వాహ సితాయ స్వాహ నిపచ్యతే స్వాహ నిపద్యమానాయ స్వాహ నిపన్నాయ స్వాహ శయిష్యతే స్వాహ శయానాయ స్వాహ శయితాయ స్వాహ సమ్మే ష్యతే స్వాహ సమ్మేళతే స్వాహ సమ్మేళితాయ స్వాహ స్వప్స్యతే స్వాహ స్వపతే స్వాహ సుప్తాయ స్వాహ ప్రభోక్ష్యతే స్వాహ ప్రబుధ్యమానాయ స్వాహ ప్రబుద్ధాయ స్వాహ జాగరిష్యతే స్వాహ జాగ్రతే స్వాహ జాగరితాయ స్వాహ శుశ్రూషమాణాయ స్వాహ శృణ్వతే స్వాహ శ్రుతాయ స్వాహ వీక్షిష్యతే స్వాహ వీక్షమాణాయ స్వాహ వీక్షితాయ స్వాహ గగంహాస్యతే స్వాహ సంజ్జిహానాయ స్వాహోజ్జిహానాయ స్వాహ వివర్చతే స్వాహ వివర్తమానాయ స్వాహ వివర్తాయ స్వాహోత్సాస్యతే స్వాహోత్తిష్ఠతే స్వాహోత్థితాయ స్వాహ విధరిష్యతే స్వాహ విధోన్వానాయ స్వాహ విధూతాయ స్వాహోత్రగ్రిష్యతే స్వాహోక్రామతే స్వాహోత్రాహంతాయ స్వాహ చంక్రమిష్యతే స్వాహ చంక్రమ్యమానాయ స్వాహ చంక్రమితాయ స్వాహ గండోజిష్యతే స్వాహ గండోయమానాయ స్వాహ గండోజితాయ స్వాహ నిగషిష్యతే స్వాహ నిగషమానాయ స్వాహ నిగషితాయ స్వాహ గరద్ది తస్మై స్వాహ యత్తిమతి తస్మై స్వాహ యన్మే హరి తస్మై స్వాహ యచ్చకృత్కరోతి తస్మై స్వాహ రేతసే స్వాహ ప్రజాభ్య స్వాహ ప్రజననాయ స్వాహ సర్వస్మై స్వాహ అగ్నదే స్వాహ వాయవే స్వాహ సూర్యాయ స్వాహ తమశ్రితమసి సత్యమసి సత్య సత్యమశ్రుతస్య పంచా అసి దేవానామృత్య నామ తత్సత్యంగ్యత్వం ప్రజాపజలస్య ధియదస్మిన్ వాజినే వశుభస్వర్ధం దేవిశోర్యమవిశోణామపతే గవ్యం వశుం న గోపాయర్యపరిజ్మా సాధ్యా వై దేవాగకామాయేతం షడ్్రాత్రమపశ్యంతమాహరంతేనాయజంతతో వైదేశువర్గం లోకమాయదేవం విద్వాగం సషడ్్రాత్రమాసతే సువర్గమేవ లోకయంతి దేవసత్రం వై షడ్్రాత్ర ప్రత్యక్షగ్యేతాని పృష్టాని యజేవం విద్వాగం సషడ్్రాత్రమాసతే సాక్షాదేవ దేవత అభ్యారోహంతి షడ్్రాత్రోపవతి షడ్్వా పశ్యత్ పృష్టాని పృష్ఠే వైరేవర్తో నన్వారోహన్ సంవత్సరంతేవత్సర ప్రతిష్టంతి బృహద్రసంతరాభ్యాయంతీయం వామర సంతరమసో బృహదాభ్యామే యంజసో అనజోరేవ ప్రతిష్టం చేతే వై యజ్ఞాదనేభ్యామే సువర్గం లోకయ్యంతి త్రివృదగ్నిష్టోమోవతి రజదేవారుంధతే పంచదశోభవతేంద్రియమేవారుంధతే సప్తదశోభవత్యన్నాద్యశ్యావరుధ్యాయంతజేకపుంశోభవతి ప్రతిష్టిద్యాసోరుసమేవాత్మందధతేమవోభవతి విచిత్రేత్రయస్త్రిగుంశోభవతి ప్రతిష్టిజ్యే సదోహవిర్ధాయన షడ్రాత్రేణ జయరన్నాశ్వచ్చేషవిర్ధానం చాగ్నేర్ధ్యంజభవతస్తద్ధిసువర్గ్యం చక్రీవదే భవతః సువర్గస్య లోకస్య సమష్ట్యా పురోఖలబుధ్మాయోగోభవతి ప్రతిష్ఠిత్యై ప్రాంచోయాన్ని ప్రాణి బహిసువర్గో లోకస్ సరస్వత్యాయాంత్యేష వైదేవయాన్మస్పంథాస్తమేవాన్వారోహంధ్యాగ్రోసంతో జాంత్యవత్యమేవాన్యస్మిన్ ప్రతిషజ్య ప్రతిష్టాం గచ్చంతి యదాదశ శతం కుర్వన్ తథైకముత్థానము సదాయుః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టంతి యదా శతకం సహస్రం కుర్వన్ తథైకముత్థానకం సహస్ర సంవితో వాసౌ లోకోముమేవ లోకమభిజయంతి యదైషాం భ్రమీజేత యదా రాజేజేనన్నథైకముత్థానంతర్థితీర్థం సుబిందోద్దాలకిల కామయత పశుమాన్ శ్యామిదశలేకం సప్తరాత్రమాహరత్తేనాయజతే నవై సజామంతో గ్రామ్యాశవస్తానవారుంధతిజేవం విద్వాన్ సప్తరాత్రేణ యజతేజావంతదేవ గ్రామ్యాశవస్తానేవారుంధే సప్తరాత్రో భవతి సప్త గ్రామ్యాశవః సప్తారణ్యా సప్తఛందాలి స్త్రిభయశ్రావరుద్ధే త్రిభుజగ్నిష్టోమో ేవారుంధే పంచదశోభవతీంద్రియమేవారుంధే సప్తదశోభవత్యన్నాద్యశ్యావరుధ్యాసో ప్రైవతేన జాయతజేకపుంశోభవతి ప్రతిష్ఠిద్యాసోమేవాత్మన్ధత్తే తృణమోభవతి విచిత్యే పంచపుంశోగ్నిష్టోమోభవతి ప్రజాపతేనాప్త్యై మహావ్రతమాన్నాద్యశ్యావరుధ్యై విశ్వజిత్ సర్వపృష్ఠోతి రాత్రోభవతి సర్వస్యాభిజిత్యై ప్రత్యక్షం పూర్వేష్హస్వృష్టాన్యపేజు ప్రత్యక్షం విశ్వజిజసా దుగ్ధాముపసేదత్యేమత్తమహస్యాన్నైకరాత్రశ్చనస్యాబృహద్రసంతరే పూర్వేష్హస్సోపయంతీయం వావరసంతరమసో బృహదాభ్యామేవ నయంత్యథో అనజోరేవ ప్రతిష్టంతి ప్రత్యక్షం విశ్వజితి పృష్టాన్యుపయంతి యథా ప్రత్వాహాన్ృహేతాదృదేవరదు బృహస్పతిరగామయత బ్రహ్మవర్చసే శ్యామి సజేకమష్టరాత్రమపశ్యత్తమాహరత్రేణాయతో వై స బ్రహ్మవర్చస్య భవద్యేవం విద్వానష్టరాత్రేణ యజత బ్రహ్మవర్చస్యేవ భవత్యష్టరాత్రో భవత్యష్టాక్షరా గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం గాయత్రిజైవ బ్రహ్మవర్చసమవరుంధ్రేష్టరాత్రో భవతి చతస్రో వై దిశతస్రో వాంతర దిశా దిగ్గజేవ బ్రహ్మవర్చసమవరుంధే త్రిభుజగ్నిష్టోమోభవతి తేజదేవావరుంధే పంచదశోభవతేంద్రియమేవావరుంధే సప్తదశోభవత్యన్నాద్యశ్యావరుద్ధ్యాసో ప్రైవతేన జాయతజేకవిపుంశోభవతి ప్రతిక్షేద్యాసోరుసమేవాత్మన్భక్తేణవోభవతి విచిత్రే త్రయస్త్రిపుంశోభవతి ప్రతిష్ఠత్యై పంచవిపుంశోగ్నిష్టోమోభవతి ప్రజాపతేనాప్తే మహాప్రభవానన్నాద్య శ్రావరుద్ధే విశ్వజిత్ సర్వపృష్టోని రాత్రోభవతి సర్వస్యాభిజిత్యై ప్రజాపతిః ప్రజా అసృజతతా స్రష్టాః క్షుధన్యాయం సజేతన్నపరాత్రమపశ్యత్తమాహరత్తేనాయజతతో వై ప్రజాభ్యోగల్పతజరి ప్రజాః క్షుధనం నిగచ్చయుస్తరి నవరాత్రేణ యజేతే మే హి వాదేతాసాం లోకా అగత్తా అసైతాః క్షుధనం నిగచ్చంతి మానేవాభ్యో లోకాన్ కల్పయతి తాన్ కల్పమానాన్ ప్రజాభ్యోగల్పతే కల్పంతే స్మా ఇమే లోకా ఊర్జం ప్రజాసు తథా ప్రేణైవే మా లోకం గ ృణాత్రేణాక్షణాత్రేణామోకే యథా గుణే గుణమన్వశ్యమే తల్లోకే లోకమన్వశ్య అశిథిలం భావాజ్యోతిర్గౌరాజులి జ్ఞాతస్తోమాభవంతీయం వావజ్యోతిరంతరిక్షం గౌరసా వాజురేష్వే లోకేషు ప్రతిష్టంతి జ్ఞాత్రం వృజానాంగి నవరాత్రోభవత్యభిపూర్వమేవాస్మిందే జ్యోతిషాదిజోజ్యోగామజాదీ సత్సమవరాత్రేణ గజేత ప్రాణాహి వాజేతాసైత్యోగామయతి ప్రాణానేవాస్మిందాతారోతయదీతర్భవతి జీవత్యేవా ప్రజాపజకామయత ప్రజాజేజేతి సజేతం దశహోతారమవశ్చత్తమజుహోత్రేణ దశరాత్రమసజతేన దశరాత్రేణ ప్రాజాయత దశరాత్రాయతే శిష్యమాణో దశహోతారంజుభుజాద్దశహోత్రైవ దశరాత్రం సృజతేన దశరాత్రేణ ప్రజాయతే వై రాజో వాజేషయజ్ఞో యద్దశరాత్రో యజగం విద్వాన్ దశరాత్రేణ యజతే విరాజమేవ గచ్చతి ప్రాజాపత్య దశరాత్రో దేవం విద్వాన్ దశరాత్రేణ ప్రేమజాయతజింద్రో వై సదృం దేవతాభిరాశేత్సనజాగతమగచ్చ ప్రజాపతిముపాధావత్తస్మాజేతం దశరాత్రం ప్రాయచ్చత్తమాహరత్తేనాయజతృతమోషోన్యాభిర్దేవతాభిర్జాభృతమగచ్చం విద్వాన్ దశరాత్రేణ వ్యాభృతమేవ పాత్మనాభ్వాదృవ్యేణ గచ్చతి త్రికపుద్వాదేషయజ్ఞో యద్దశరాత్రస్కపుత్పంచదశస్కపుదేకపింశస్కపుత్రయస్త్రిగుంశో యజేవం విద్వాన్ దశరాత్రేణ యజతే త్రికపుదేవ సమానానామం భవతి యజమానః పంచదశో యజమానయేకపింశో యజమానస్త్రయస్త్రిగుంశపురజిత అపి చ యజమానో దశరాత్రేణ గచేతమేవ పురాజేవ పరియోహతే నస్య నృతశ్చ నో వాన్యాసో భవతి శృణుతేవాసురాశ్రయత్సంతే దేవాతాదేవరా అపశ్యన యద్దశరాత్రస్థా పరిజోహంతేషాణ్యకృతశ్చవాధో అభవన్వరాసురాజో భ్రాతృవ్యవాన్ స్యాత్ సదశరాత్రేణ గచేతదేవ పురాజేవ పరియోహతే దస్య నగుతశ్చ నో వాధో భవతి భవత్యాత్మనావరా భ్రాతృవ్యోభవతి స్తోమస్తోమస్ోమస్తిర్భవతి భ్రాతృవ్యమేవోపస్తిం గురుదేశమివాజేతత్వంతి యజ్జాయాగం సిద్ధిస్తోమముపేత్తి గణీయాగం సముపయంతి యదగ్నిష్టోమ సామాన్యవస్థాచ్చ పదస్థాచ్చ భవంతి జామిత్వాయ త్రిమిదగ్నిష్టోమోగ్నిష్టుదాగ్నేయీషు భవతి తేజ దేవాంద్రేవంచదశ ఐంద్రేష్ంద్రియమేవాంధే త్రిమిదగ్నిష్టోమో వైష్దేవీషు పుష్టిమేవాంధే సప్తదశోగ్నిష్టోమ ప్రాజాపత్యాసు తీవ్ర సోమోన్నాద్యాపయోజ్యాసోప్రైవేన జాయతరేకపింశ ముఖ్యస్థౌదీషు ప్రతిష్ఠిద్యాసోమేవాత్మన్ధత్తే సప్తదశోగ్నిష్టోమ ప్రాజాపత్యాసూపహవ్య ఉపహవమేవ గచ్చతి తృణవావగ్నిష్టోమాభిత ఐంద్రేషు విజిత్యేత్రయస్త్రిగుంశ ముఖ్యోరీష్టదేవేషు ప్రతిష్ఠిశుద్ధే విశ్వజిత్సర్వమృష్ఠోపి రాత్రోపవతి సర్వస్యాభిజిత్యే ప్రజాభవై ప్రజాకామా ప్రజాన్నాబిందంతతే కామయంత ప్రజాగుంసృజేమహి ప్రజామవగుంసేమహి ప్రజాం విందేమహి ప్రజావంతశ్యామే వితజేతమేకాదశరాత్రమపశ్యంతమాహరందే నాయజంత తతో వైతే ప్రజామసృజంత ప్రజామవారుంధత ప్రజామవిందంత ప్రజావంతో భవంత హితవో భవంతదార్తవానామార్తవత్తమృతూనాం వాలే తస్మాదాత్తమాచ్యంతే దేవం విద్వాంస ఏకాదశరాత్రమాసనే ప్రజామేవ సృజంతే ప్రజామవరుంధతే ప్రజాం విందంతే ప్రజావంతో భవంతి జ్యోతిరాత్రో భవతి జ్యోతిరేవ పురస్కారం వర్గస్ లోకస్యానుక్షణాత్యై వృక్షవర్షద్వృష్టాని వృష్టయదేవర్తో నంబారోహన్ సంవత్సరం సంవత్సర ప్రతిష్టంది చతుర్విగుంసోపపతి చతుర్విగుం సత్యక్షరా గాయత్రీ గాయత్రం బ్రహ్మవర్తసం గాయత్రిజామే బ్రహ్మవర్తస ప్రతిష్టంది చతుశ్చత్వారిగుంసోపపతి చతుశ్చత్వారిగుంసదక్షరా దృష్టింద్రియం దృష్టు దృష్టుభ్యేంద్రియ ప్రతిష్టంత్యష్టాచత్వారిగుంసోపవత్యష్టాచత్వారిగుంశదక్షరాజగదీజాగరా పశవోజగగ్యామేవ పశుషుప్రతిష్టంత్యేకాదశ రాత్రోపవతిపంచవారిదవ ఇంద్రవాగవాగ్రాన్ గృహీయాద్యః కామజయత యథామోరుపం ప్రజాః కల్పేరణ్యతి యజ్ఞస్య వైవర్త్యమన ప్రజాః కల్పంతే యజ్ఞశ్చాగర్త్యమన కల్పంతే యథాపూర్వమేవ ప్రజాః కల్పయతి నజ్యాజాగం సంగణీజానజగ్రామత్యేంద్రవాగవాగ్రాన్ గృహీయాదామజామిన ప్రాణేన బాలేనం యజ్జతే శ్యామయతి ప్రాణయేంద్రవాజవ ప్రాణేనైవైకం సమర్థయతి మైత్రావరుణాగ్రాహం గృహేరణ దేక్షితానాం ప్రమేదేన ప్రాణాపానాభ్యాం వాదేతే జేషాం దేక్షితానాం ప్రమేదతే ప్రాణాపానో మిత్రావరుణో ప్రాణాపానాదేవ ముఖత పరిహరంతాశ్వినాగ్రాహం గృహేతానుజావరోస్వినో వై దేవానామానుజావరోపస్తేనాగ్రంపరిచయితామశ్వినాదేవస్యదేవనాయానుజావరస్తావేవైనమగ్రంపరిణయతశుక్రాగ్రాన్ గృహేత గతశ్రే ప్రతిష్టాకామోసౌ ఆదిత్య శుక్రదేశోందోందం మనుష్యశ్రే గర్పాణి వర్తేందేవాన్మహారభతే నరద పాపీదాంఛమది మంచగ్రాన్ గృహేతాభిచరన్నార్తపాత్రం వాదయతజన్మన్సి పాత్రం మృత్యుమైవేనం గ్రాహయతి రాజగాద్యమాచ్చద్దాగ్రగణాగ్రాం గృహేత యస్య పితా పితామహః పుణ్యస్యాదశతం నభ్రాద్వాచా వాదేషగంద్రయేణ్యస్య పితా పితామహః పుణ్యాభవత్య శతం నభ్రాత్మాత్యురయవైతద్యజ్ఞస్య వాగ్రగణో వాచైవేనమింద్రియేణ సమర్థయతి నగదః పాపీలాంఘవత్యుక్ష్యాగ్రాం గృహేదాభిజర్జమానస్సర్వేషాం వాదేత పాత్రాణామింద్రియం జగక్ష పాత్రకం సర్వేణైవేనమింద్రియేణాధిపజం ద్వే సరస్వతీ వాచై వై నమతిజుంతేనాత్మక్షేత్రణ్యరణాని గమ్యేత్యాహ మృత్యోర్వేక్షేత్రణ్యరణాని తేనైవ మృత్యో క్షేత్రాన్ని నగచ్చతి పూర్ణాన్ గృహాన్ గృహీజామయామిన ప్రాణాన్ వాదేతశ్చ సుగచ్చతి యస్యామయతి ప్రాణాగ్రహా ప్రాణానైవాశ్చోమంచుగయదేవాసుర్భవతి దేవద్దేవ పూర్ణాన్ గృహాన్ గృహీజాన్యే వర్జన్యోనవర్షే ప్రాణాన్ వాదేతదే ప్రజానాగం సుగచ్చతి జరి వర్జన్యోనవర్షది ప్రాణాగ్రహా ప్రాణానైవ ప్రజానాగం సుచోముంచతి తాజ ప్రవర్షతి గాయత్రో వాయేంద్రవాజవో గాయత్రం వారణీయమహస్తస్మాయణీయేహన్నైంద్రవాజవో గృహ్యదేశ్వదేవైనమాయతనైగృహ్ణాదిత్రైష్ఠుభో వై శుక్రస్త్రైష్ఠుభం ద్వితీయమహస్తస్మాద్వితీయేహన్ శుక్రో గృహ్యతే స్వదేవైనమాయతనైగృహ్ణాదిజాగతో వాగ్రగణో జాగతం ృతీయమహస్తస్మాతృతీయన్నాగ్రగణో గృహ్యతే స్వదేవైనమాయతనే గృహ్ణాత్యేతద్వై యజ్ఞమాపత్యక్షందాగస్యాప్నోదిగదాగ్రగణశ్వో గృహ్యతే యత్రైవ యజ్ఞమతి సంతతజైవైనం పునఃపృజంతే జగన్ముఖో వై ద్విజీలస్త్రిగాత్రో జాగత ఆగ్రగణో యుద్ధ చతుర్థేహన్నాగ్రచరణాఘ్యదేవైన మాయత మే గృహాత్యసమే సందో న పరివ్యావర్తంతే నాథంత రోగాయేంద్రవాయవో నాథంతరం పంచమమహస్తస్నాపంచమేహన్నేంద్రవాయవోహ్యదేవైన మాయత మే గృహాది బాలకలోవై శుక్రవారకలం సక్షమహస్తస్నాక్షేహం శుక్రోక్షదేస్వైన మాయతనే గృహాత్యేతద్వై ద్వితీయం యజ్ఞమాపద్యచ్ఛందాయస్యాత్మోదియక్షుక్రస్వో విద్యతే యద్వైవ యజ్ఞమతి సంతతదేవైనం పునఃస్వయంతే తిష్టం ముఖో వై హృదయస్తి గాత్రస్వేష్ృభ శుక్రో యత్సప్తమేహం శుక్రో విద్యతే స్మదేవైన మాయతనే గృహాత్యథోస్వమేవ ఛందోనుపరిజావర్తంతే వాగ్వాగ్రయణో వాగష్టమమహస్తస్మాదష్టమేహన్నాగ్రయణోగ్రహ్యతేష్దేవైన మాయతనే గృహాది ప్రాణో వా ఐంద్రవాయవః ప్రాణో నవమహస్తస్మాన్నవమేహన్నైంద్రవాయవో గృహ్యతేష్దేవైన మాయతనే గృహాద్యేతద్వై తృతీయం యజ్ఞమాపద్యచ్ఛందాయస్యాత్మోదిచదైంద్రవాయవః స్వో గృహ్యతే యద్వైవ యజ్ఞమదిసంతదయవైనం పునఃప్రయుంతే సోస్తమేవ ఛందో న పరివ్యావర్తంతే పథో వాదేతే జగసేనయం ద్విజేణ్యేనైంద్రవాయవాత్మనిపద్యంతేంద్రఃఖలు వాదేతయజ్ఞశమహద్దశమేహన్నైంద్రవాయవో గిష్యతే యజ్ఞశైవాంతం గత్వా పథాత్మంతామపి గంధ్యథో యథావహీయసా ప్రతిసారం వహంతి తాదృగేవ గచ్చందాగస్యన్యోన్యస్య లోకమభ్యధ్యాయంతాన్యేతే నైవ దేవాభ్యవాహయన్నైంద్రవాయవస్యవాయేతదాయతనయ్యచతుర్థమహస్తస్మిన్నాగ్రయణో గిష్యతే తస్మాదాగ్రయణస్యాయతనేనవమేహన్నైంద్రవాయవో గిష్యతే శుక్రస్య వాయేతదాయతమయ్యపంచమమహస్తస్మిన్నైంద్రవాయవో గిష్యతే తస్మాదైంద్రవాయవస్యాయతనే సప్తమేహం శుక్రో గిష్యత ఆగ్రయణస్య వాయేతదాయతమయ్యక్షష్ఠమహస్తస్మిన్ శుక్రో గిష్యతే తస్మాచ్చుక్రస్యాయతనేష్టమేహన్నాగ్రయణో గిష్యతే ఛందాగస్యేవ తద్వివాహయతి ప్రవస్య సో వివాహమాప్నోతి దేవం వేదాసో దేవతాభ్యదేవ యజ్ఞే సంవిదం దాతి తస్మాదితమన్యోన్యస్మై దాతి ప్రజాపతిరగామయత ప్రజా జయజేతి సజేతం ద్వాదశ రాత్రమవశ్యక్తమాహరత్రేణాయత ప్రాజాయతజామయత ప్రజా జయజేతి సద్వాదశ రాత్రేణ జయేత ప్రైవజాయత బ్రహ్మపాదినా పదం జగ్ఞష్టోమ ప్రాజనాయజ్ఞానచకస్మాదయాత్ర పూర్వ ప్రయుజ్యతజితి చక్షుషీ వాదయతే యజ్ఞశ్రయతి రాత్రో కనీనికే అగ్నిష్టోమ జనగ్నిష్టోమం పూర్వం ప్రయంజీరం బహిర్ధాగణీనిగేద్యుస్తస్మాదతి రాత్ర పూర్వ ప్రయుజ్యతే చక్షుషీ యజ్ఞే చిత్వా మధ్యదః కణీనిగే ప్రతిదసతి యో వై గాయత్రే జ్యోతిష్పక్షాం వేద్యోతిషా భాసాసు వర్గం లోకమే దిలాపగ్నిష్టోమౌ తౌ పక్షౌ వేందరేష్ట్యాత్మా వై గాయత్రే జ్యోతిపక్షాయం వేద్యోతిషాభాసాసు వర్గం లోకమేది ప్రజాపతిర్వాదేషద్వాదశాదశ రాత్రో జాపతి రాత్రౌ తౌ పక్షౌరేందరేష్టాత్మా ప్రజాపతిర్వావేషసం సద్ధవే సత్వేణ స్పృణోరి ప్రాణావే సత్వానామేవ స్పృణోరి సర్వాసాం వాజేతే ప్రజానాం ప్రాణైరాసతే సత్వమాసతే తస్మాచ్చంతి కిమేతే సత్యమతి ప్రియ ప్రజానాముచ్చితో భవతి జయమం వేద నవాయేషోన్యతో వైశ్వానరస్సు వర్గాయ లోకాయ ప్రాభవదోద్వోహవాలేష ఆతత ఆసేత్తే దేవాలేషం వైశ్వానరం పరిజౌహాన్ స్వర్గస్య లోకస్య ప్రభూత్యాదితమో వాదేతేన ప్రజాపతిమయా జయంతేష్వాధ్నోదధితృధ్నో అవారిత్రక్షుజేవం విద్వాన్ ద్వాదశాధేస్మిన్నేచ్ఛందస సమహసంతాయ ప్రాజక్షద్యమంగ్రేష్మాజౌషిభ్యోంఛిగౌహేమంతశిరాభ్యాంద్రేంద్రం ప్రజాపతిరయాజయ ేనాగ్రేజనైషవైపునపమత్యశ్రత్రే ప్రతిగృహాది పురుషగుణపమశ్వగుణపంగౌర్వాణ్యేన పాత్రేణాన్నం బిభ్రతి యన్న ధర్మే నిజతి తపోజిమలం జాగతేకదేవదేతైకో హి ప్రజాపతిరాధ్నోద్వాదశరాత్రేర్దేక్షిణశ్చాద్వాదశమాస సంవత్సర సంవత్సర ప్రజాపతి ప్రజాపతిర్వాజతేజస్తపసోజిజాగతే చతుర్థావా ఏతాస్తిస్రస్తిస్రో రాత్రయోజద్వాదశోపసదోజా ప్రసమాయజ్ఞంతాభిస్తంభరతిజాద్వితీయజ్ఞంతామిరాభతేజాస్తృతీజాః పాత్రాణి పాఘర్నిర్ణయనిక్తేజాశ్చతుర్థేరమిరాభిరాత్మానంతరతశుంభతే అస్పశమత్తిమాగుంసగుంసోజ పురాణాసంస్తిష్కగుంసయ పరివాపం పురేషగుంసయ ఆజ్యం మజ్జానపుంసజ సోమగ్స్వేగుంసోపి హస్తశేరుష్పద ప్రతిగృహాదిజోద్వాదశాహే ప్రతిగృహాది తస్మాద్వాదశాహేణ్యం పాత్మహోజావృత్యై ఏకస్మై స్వాహాద్వాభ్యా స్వాహాభ్య స్వాహ చతుర్భ్య స్వాహ పంచభ్య స్వాహ షడ్భ్య స్వాహ సప్తభ్య స్వాహ అష్టాభ్య స్వాహ నవభ్య స్వాహ దశభ్య స్వాహ ఏకాదశభ్య స్వాహ ద్వాదశభ్య స్వాహ త్రయోదశభ్య స్వాహ చతుర్దశభ్య స్వాహ పంచదశభ్య స్వాహ షోడశభ్య స్వాహ సప్తదశభ్య స్వాహ అష్టాదశభ్య స్వాహైకాన్నమిగం సత్యే స్వాహ నవమిగం సత్యే స్వాహైకాన్న చత్వారిగం సతే స్వాహ నవ చత్వారిగం సతే స్వాహైకాన్న షష్ఠ్యే స్వాహ నవ షష్ఠ్యే స్వాహైకాన్నాశీర్త్యై స్వాహ నవాశీర్త్యే స్వాహైకాన్న శతాయ స్వాహ శతాయ స్వాహ ద్వాభ్యాగం శతాభ్యా స్వాహ సర్వస్మై స్వాహ ఏకస్మై స్వాహ త్రిభ్య స్వాహ పంచభ్య స్వాహ సప్తభ్య స్వాహ నవభ్య స్వాహైకాదశభ్య స్వాహ త్రయోదశభ్య స్వాహ పంచదశభ్య స్వాహ సప్తదశభ్య స్వాహైకాన్నవిగం సత్యే స్వాహ నవమిగం సత్యే స్వాహైకాన్న చత్వారిగం సతే స్వాహ నవ చత్వారిగం సతే స్వాహైకాన్న షష్ట్యై స్వాహ నవ షష్ట్యై స్వాహైకాన్నాశేత్యై స్వాహ నవాశేత్యై స్వాహైకాన్న శతాయ స్వాహ శతాయ స్వాహ సర్వస్మై స్వాహ ద్వాభ్యాభ్య స్వాహ చతుర్భ్య స్వాహ షడ్భ్య స్వాహ అష్టాభ్య స్వాహ దశభ్య స్వాహ ద్వాదశభ్య స్వాహ చతుర్దశభ్య స్వాహ షోడశభ్య స్వాహ అష్టాదశభ్య స్వాహ వికంసక్తే స్వాహ అష్టానవత్తే స్వాహ శతాయ స్వాహ సర్వస్మై స్వాహ త్రిభ్య స్వాహ పంచభ్య స్వాహ సప్తభ్య స్వాహ నవభ్య స్వాహైకాదశభ్య స్వాహ త్రయోదశభ్య స్వాహ పంచదశభ్య స్వాహ సప్తదశభ్య స్వాహైకాన్నవిగం సత్యే స్వాహ నవమిగం సత్యే స్వాహైకాన్న చత్వారిగం సతే స్వాహ నవ చత్వారిగం సతే స్వాహైకాన్న షష్ఠే స్వాహ నవ షష్ఠ్యే స్వాహైకాన్నాశీర్త్యై స్వాహ నవాశే స్వాహైకాన్న శతాయ స్వాహ శతాయ స్వాహ సర్వస్మై స్వాహ చతుర్భ్య స్వాహ అష్టాభ్య స్వాహ ద్వాదశభ్య స్వాహ షోడశభ్య స్వాహ వింశత్యే స్వాహ షణ్ణవత్యే స్వాహ శతాయ స్వాహ సర్వస్మై స్వాహ పంచభ్య స్వాహ దశభ్య స్వాహ పంచదశభ్య స్వాహ వింశత్యే స్వాహ పంచనవత్యే స్వాహ సదాయ స్వాహ సర్వస్మై స్వాహ దశభ్య స్వాహ విగంసత్యే స్వాహ త్రిగుంసత స్వాహ చత్వారిగుంసత స్వాహ పంచాశద స్వాహ షష్ఠే స్వాహ సప్తత్యై స్వాహ శేత్యై స్వాహ నవత్యై స్వాహ సదాయ స్వాహ సర్వస్మై స్వాహ విగంసత్యే స్వాహ చత్వారిగుంసత స్వాహ షష్ఠ్యై స్వాహ శీత్యై స్వాహ శతాయ స్వాహ సర్వస్మై స్వాహ పంచాశత స్వాహ శతాయ స్వాహ ద్వాభ్యాగం శతాభ్యాయ స్వాహ ద్వేభ్యశ్వతేభ్య స్వాహ చతుర్భ్యశ్వతేభ్య స్వాహ పంచభ్యశ్వతేభ్య స్వాహ షడ్భ్యశ్వతేభ్య స్వాహ సప్తభ్యశ్వతేభ్య స్వాహ అష్టాభ్యశ్వతేభ్య స్వాహ నవభ్యశ్వతేభ్య స్వాహ సహస్రాయ స్వాహ సర్వస్మై స్వాహ శతాయ స్వాహ సహస్రాయ స్వాహ యుతాయ స్వాహ నియుతాయ స్వాహ త్వరితాయ స్వాహ అద్భుతాయ స్వాహ అన్యద్భుతాయ స్వాహ సమంద్రాయ స్వాహ మధ్యాయ స్వాహ అంతాయ స్వాహ పరార్ధాయ స్వాహోష స్వాహ వ్యష్టే స్వాహో దేక్షణే స్వాహోద్వే స్వాహోదితాయ స్వాహ సువర్గాయ స్వాహ లోకాయ స్వాహ నర్మస్మై స్వాహ